Come, let us worship the Lord with joy and happiness. Hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah, hallelujah. పరిశుద్ధ పావనాత్మా నన్ను అభిషేకించు, పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను బలపరచు, పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను అభిషేకించు, పవిత్ర పరిశుద్ధ పావనాత్మా నన్ను బలపరచుము. ఆత్మా వరములతో నన్ను నింపుము, ఆత్మా వరములతో నన్ను నింపుము, ఫలములనిచ్చుచు సాక్షిగా జీవించి మహిమా పరచదా, ఫలములనిచ్చుచు సాక్షిగా జీవించి మహిమా పరచదా. సాతాను కోటలు కూలత్రోయా శక్తితో నింపుమా, సాతాను కోటలు కూలత్రోయా శక్తితో నింపుమా, దేవుని రాజ్యము స్థిరపరచుటకు మహిమతో నింపుమా, దేవుని రాజ్యము స్థిరపరచుటకు మహిమతో నింపుమా. హల్లెలూయా హల్లెలూయా.